కృష్ణయజుర్వేదే క్రమపాఠే తృతీయకాండే ప్రథమ ప్రశ్న ప్రారంభ. ప్రజాపతిరకామయత ప్రజాపతిరితి ప్రజాపతి అకామయత ప్రజా ప్రజాసృజేయ ప్రజా ఇతి ప్రజా సృజేయేతి సహ సతప తపోరప్యత అతప్యత సహ సర్పాన్ సర్పాన్ సృజత అసృజత సహ సోకామయత అకామయత ప్రజా ప్రజాసృజేయ ప్రజా ఇతి ప్రజా సృజేయేతి సహ సద్వితీయం ద్వితీయమతప్యత అతప్యత సహ సవయాగుంసి వయాగస్య సృజత అసృజత సహ సోకామయత అకామయత ప్రజా ప్రజాసృజేయ ప్రజా ఇతి ప్రజా సృజేయేతి సహ స తృతీయం తృతీయమతప్యత అతప్యత సహ స ఏతం ఏతం దీక్షితవాదం దీక్షితవాదమపశ్యత్ దీక్షితవాదమితి దీక్షితవాదం అపశ్యత్తం తమవదత్ అవదత్తత తతో వై వై సహ స ప్రజా ప్రజా అసృజత ప్రజా ఇతి ప్రజా అసృజత యత్ యత్తప తపస్తప్త్వా తప్త్వా దీక్షితవాదం దీక్షితవాదం వదతి దీక్షితవాదమితి దీక్షితవాదం వదతి ప్రజా ప్రజా ఏవ ప్రజా ఇతి ప్రజా ఏవతత్ తద్యజమాన యజమానసృజతే సృజతే యత్ యద్వై వై దీక్షితః దీక్షితో మేధ్యం అమేధ్యం పశ్యతి పశ్యత్యప అపాస్మాత్ అస్మాద్దీక్షా దీక్షా క్రామతి క్రామతి నీలం నీలమస్య అస్య హరః హరో వి వ్యేతి ఏత్యబద్ధం అబద్ధం మనః మనో దరిద్రం దరిద్రం చక్షుః చక్షుస్సూర్యః సూర్యో జ్యోతిషాం జ్యోతిషాగశ్రేష్ఠ శ్రేష్టో దీక్షే దీక్షే మామా మాహాసీ ఆసీరితి ఇత్యాహ ఆహన నాస్మాత్ అస్మాద్దీక్షా దీక్షాప అపక్రామతి క్రామతి నాస్య అస్య నీలం నీలం నహరః హరో వి వ్యేతి ఏతియత్ యద్వై వైదీక్షితం ఈక్షిరమభివర్షతి అభివర్షతి దివ్యా అభివర్షతీత్యభివర్షతి దివ్యా ఆప ఆపోషానంతా అశానంతా ఓజ ఓజోబలం బలం దీక్షా దీక్షాంతప తపోస్ అసని నిర్ఘ్నంతి ఘ్నంతిందతీ ఇందతీర్బలం బలం ధత్త ధత్త ఊజ ఓజో ధత్త ధత్తబలం బలం ధత్త ధత్తమా మా మే మే దీక్షా దీక్షా మా మా తప తపోని నిర్వధిష్ట వధిష్టేతి ఇత్యాహ ఆహైతత్ ఏతదేవ ఏవ సర్వం సర్వమాత్మన్ ఆత్మన్ ధత్తే ధత్తేన నాస్య అస్య ఊజ రోజోబలం బలన్న న దీక్షా దీక్షాన్న న తప తపోని నిర్ఘ్నంతి ఘ్నంత్యగ్ని అగ్నిర్వై వైదీక్షితస్య దీక్షితస్య దేవత దేవత సహ సోస్మాత్ అస్మాదేతరిహి ఏతరిహి తిరః తిర ఇవ ఇవ యర్హి యర్హి యాతి యాతితం తమీశ్వరం ఈశ్వరగం రక్షాగుంసి రక్షాగుంసి హంతో హంతోర్భద్రాత్ భద్రాదభి అభిశ్రేయ శ్రేయ ప్ర ప్రేహి ఇహి బృహస్పతి బృహస్పతి పురేత పుర ఏతే పుర ఏతేతి పుర ఏత ఏ అస్తు అస్తి ఇత్యాహ ఆహ బ్రహ్మ బ్రహ్మ వై వై దేవానా దేవానా బృహస్పతి బృహస్పతిస్తం తమే ఏవాన్వారభతే అన్వారభతే సహ అన్వారభత ఇత్యను ఆరభతే స ఏనం ఏనగుంసం సంపారయతి పారయత్యా ఏదం ఇదమగన్మ అగన్మ దేవయజనం దేవయజనం పృథివ్యా దేవయజనమితి దేవాయజనం పృథివ్యా ఇది ఇత్యాహ ఆహ దేవయజనం దేవయజనగుం హి దేవయజనమితి దేవాయజనం హ్యేష ఏష పృథివ్యా పృథివ్యా ఆగచ్చతి ఆగచ్చతి యః ఆగచ్చతీత్యాగచ్చతి యోయజతే యజతే విశ్వే విశ్వే దేవా దేవాయత్ యదజుషంత అజుషంత పూర్వే పూర్వ ఇతి ఇత్యాహ ఆహ విశ్వే విశ్వే హి ఏతత్ ఏతద్దేవా దేవా జోషయంతే జోషయంతే యత్ యద్బ్రాహ్మణాః బ్రాహ్మణా ఋక్సామాభ్యాం ఋక్సామాభ్యాం యజుషా ఋక్సామాభ్యామిత్రిక్సామాభ్యాం యజుషా సంతరంతః సంతరంత ఇతి సంతరంత ఇతి సంతరంతః ఇత్యాహ ఆహర్క్సామాభ్యాం ఋక్సామాభ్యాగుంహి ఋక్సామాభ్యామిత్రిక్సామాభ్యాం హ్యేష ఏష యజుషా యజుషా సంతరతి సంతరతి యః సంతరతేతి సాంతరతి యో యజతే యజతే రాజ రాజస్పోషేణ పోషేణ సమిషా ఇషా మదేమ మదేమేతి ఇత్యాహ ఆహాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్త ఇతి శాస్తే ఏషతే తే గాయత్ర గాయత్రో భాగ భాగ ఇతి మే మే సోమాయ సోమాయ బ్రూతాత్ బ్రూతాదేషతే ఏత్రైష్టుభ త్రైష్టుభో జాగత జాగతో భాగ భాగ ఇతి మే మే సోమాయ సోమాయ బ్రూతాత్ బ్రూతాచ్ఛందోమానాం ఛందోమానాగుం సామ్రాజ్యం ఛందోమానామితి ఛంద మానాం సామ్రాజ్యం గచ్చ సామ్రాజ్యమితి సామ్రాజ్యం గచ్చేతి ఇతి మే మే సోమాయ సోమాయ బ్రూతాత్ బ్రూతాద్యః యో వై వై సోమం సోమగుం రాజానం రాజానగుం సామ్రాజ్యం సామ్రాజ్యం లోకం సామ్రాజ్యమితి సామ్రాజ్యం లోకం గమయిత్వా గమయిత్వా క్రీడాతి క్రీడాతి గచ్చతి గచ్చతి స్వానాం స్వానాగుం సామ్రాజ్యం సామ్రాజ్యం ఛందాగుంసి సామ్రాజ్యమితి సామ్రాజ్యం ఛందాగుంసి ఖలు ఖలు వై వై సోమస్య సోమస్య రాజ్ఞః రాజ్యః సామ్రాజ్యః సామ్రాజ్యో లోకః సామ్రాజ్య ఇతి సామ్రాజ్యః లోకః పురస్తాత్ పురస్తాత్ సోమస్య సోమస్య క్రయాత్ క్రయాదేవం ఏవమభి అభిమంత్రయేత మంత్రయేత సామ్రాజ్యం సామ్రాజ్యమేవ సామ్రాజ్యమితి సామ్రాజ్యం ఏవైనం ఏనం లోకం లోకం గమయిత్వా గమయిత్వా క్రీణాతి క్రీణాతి గచ్చతి గచ్చతి స్వానాం స్వానాగం సామ్రాజ్యం సామ్రాజ్యం యః సామ్రాజ్యమితి సామ్రాజ్యం యో వై వైతానూనత్రస్య తానూనత్రస్య ప్రతిష్టాం తానూనత్రస్యేతి తానూనత్రస్య ప్రతిష్టాం వేద ప్రతిష్టాంకి ప్రతిష్టాం వేద ప్రతి ప్రత్యేవ ఏవ తిష్టతి తిష్టతి బ్రహ్మవాదినః బ్రహ్మవాదినో వదంతి బ్రహ్మవాదిన ఇతి బ్రహ్మవాదినః వదంతి న ప్రాశ్నంతి ప్రాశ్నంతి న ప్రాశ్నంతీతి ప్రాశ్నంతి నజిహ్వతి జిహ్వత్యథ అథ క్వ క్వ తానూనత్రం తానూనత్రం ప్రతి తానూనత్రమితి తానూనత్రం ప్రతిష్టతి తిష్టతీతి ఇది ప్రజాపతౌ ప్రజాపతౌ మనసి ప్రజాపతావితి ప్రజాపతౌ మనసీతి ఇది బ్రూయాత్ బ్రూయాత్రిః త్రిరవ అవజిఘ్రేత్ జిఘ్రేత్ ప్రజాపతౌ ప్రజాపతౌ త్వా ప్రజాపతావితి ప్రజాపతౌ త్వా మనసి మనసి జుహోమి జుహోమీతి ఇత్యేషా ఏషా వై వైతానూనత్రస్య తానూనత్రస్య ప్రతిష్టా తానూనత్రస్యేతి తానూనత్రస్య ప్రతిష్టాయః ప్రతిష్టేతి ప్రతిష్టా య ఏవం ఏవం వేద వేద ప్రతి ప్రత్యేవ ఏవ తిష్టతి తిష్టతి యః యో వై వాద్ధర్యోః అద్ధర్యోః ప్రతిష్టాం ప్రతిష్టాం వేద ప్రతిష్టామిది ప్రతిష్టాం వేద ప్రతి ప్రత్యేవ ఏవ తిష్టతి తిష్టతి యతః యతో మన్యేత మన్యేతానభిక్రమ్య అనభిక్రమ్య హోష్యామి అనభిక్రమ్యేతనభిక్రమ్య హోష్యామీతి ఇది తత్తిష్టన్ తిష్టన్నా ఆశ్రావయేత్ శ్రావయేదేషా ఏషా వై వా అద్ధర్యోః అద్ధర్యోః ప్రతిష్టా ప్రతిష్టాయః ప్రతిష్టేతి ప్రతిష్టా య ఏవం ఏవం వేద వేద ప్రతి ప్రత్యేవ ఏవ తిష్టతి తిష్టతి యత్ యదభిక్రమ్య అభిక్రమ్య జుహుయాత్ అభిక్రమ్యేత్యభిక్రమ్య జుహుయాత్ ప్రతిష్టాయాః ప్రతిష్టాయా ఇయాత్ ప్రతిష్టాయా ఇది ప్రతిష్టాయాః యాత్తస్మాత్ తస్మాత్ సమానత్ర సమానత్ర తిష్టతా తిష్టతా హోతవ్యం హోతవ్యం ప్రతిష్ఠిత్యై ప్రతిష్ఠిత్యై యః ప్రతిష్ఠిత్యా ఇది ప్రతిష్ఠిత్యై యో వై వా అద్ధర్యోః అద్ధర్యో స్వం స్వం వేద వేద స్వవాన్ స్వవానేవ స్వవాలితి స్వావాన్ ఏవతి సృక్ సృగ్వై వా అస్యం స్వం వాజవ్యం వాజవ్యమస్ అస్యం స్వం చమస చమసోస్ అస్యం స్వయత్ యద్వాజవ్యం వాజవ్యం వా చమసం చమసం వానన్వారభ్య అనన్వారభ్యాశ్రావేత్ అనన్వారభ్యేతనో ఆరభ్య ఆశ్రావేత్ సాత్ ఆశ్రావేదిత్యాశ్రావేత్ స్వాదిగాత్ ఇయాత్తస్మాత్ తస్మాదన్వారభ్య అన్వారభ్యాశ్రావ్యం అన్వారభ్యేతనో ఆరభ్య ఆశ్రావ్యగ్స్వాత్ ఆశ్రావ్యమిత్యాశ్రావ్యం స్వాదేవ ఏవన నైతి ఏతియః యో వై వై సోమం సోమౌ ప్రతిష్టాప్య అప్రతిష్టాప్య స్తోత్రం అప్రతిష్టాప్యేత్యప్రతిష్టాప్య స్తోత్రముపాకరోతి ఉపాకరోత్యప్రతిష్ఠిత ఉపాకరోతీత్యుపా ఆకరోతి అప్రతిష్ఠిత సోమ అప్రతిష్ఠిత్యప్రతిష్ఠిత సోమో భవతి భవత్యప్రతిష్ఠిత అప్రతిష్ఠిత స్తోమ అప్రతిష్ఠిత్యప్రతిష్ఠిత స్తోమప్రతిష్ఠితాని అప్రతిష్ఠితాన్యుక్తాని అప్రతిష్ఠితాని ప్రతిష్ఠితాని ఉక్తాన్యప్రతిష్ఠిత అప్రతిష్ఠితో యజమాన అప్రతిష్ఠిత్యప్రతిష్ఠిత యజమానోప్రతిష్ఠిత అప్రతిష్ఠితోధ్వర్యు అప్రతిష్ఠిత్యప్రతిష్ఠిత అధ్వర్యుర్వాజవ్యం వాజవ్యం వై వై సోమస్ సోమస్ ప్రతిష్టా ప్రతిష్టా చమస ప్రతిష్టేతి ప్రతిష్టా చమసోస్ అస్య ప్రతిష్టా ప్రతిష్టా సోమ ప్రతిష్టేతి ప్రతిష్టా సోమస్తోమస్ స్తోమస్ స్తోమ స్తోమ ఉత్నా గ్రహం గ్రహం వా గృహీత్వా చమసం చమసం వా ఓన్నీగ ఉన్నీగ స్తోత్రం స్తోమీయేత్యునీగ స్తోత్రముపాకూరత్ ఉపాకూరత్ ప్రతి ఉపాకూరత్ుపా ఆకూరత్ ప్రత్యేవ ఏ సోమం సోమగ్రస్థాపయతి స్థాపయతి ప్రతి ప్రతి స్తోమం స్తోమం ప్రతి ప్రత్యుక్తాని ఉక్తాని ప్రతి ప్రతిజమాన యజమానస్తిష్టతి తిష్టతి ప్రతి ప్రత్యర్ధ్వర్యు అధ్వర్యురిచర్ధ్వర్యు యజ్ఞం వై వా ఏతత్ ఏతత్సం సంభరంతి భరంతిత్సోమక్రేణ్యీ సోమక్రేణ్యీ పదం సోమక్రేణ్యా ఇది సోమక్రేణ్యీ పదం యజ్ఞముఖం యజ్ఞముఖగంహవిర్ధానే యజ్ఞముఖమిది యజ్ఞాముఖం అవిర్ధానే యరిహి అవిర్ధానే హవిర్ధానే యరిహి హవిర్ధానే హవిర్ధానే ప్రాచీ హవిర్ధానే ఇతి హవిర్ధానే ప్రాచీ ప్రవర్తయేయు ప్రాచీ ప్రాచీ ప్రవర్తయేయస్తరిహి ప్రవర్తయేయుది ప్రావర్తయేయు తర్హి తేనాక్షం అక్షముప ఉపా అంజాద్ అంజాద్యజ్ఞముఖే యజ్ఞముఖ ఏవ యజ్ఞముఖైతి యజ్ఞాముఖే ఏ యజ్ఞం యజ్ఞమను అనుసం సంతనోతి తనోతి ప్రాంచం ప్రాంచమగ్నిం అగ్నిం ప్రహరంతి హరంతిత్ ఉత్పత్నీ పత్నీమా ఆనయంతి నయంతి నో అన్వనాగుంసి అనాగుంసి ప్రవర్తయంతి వర్తయంతి అథ వై వా అస అస్యేష ఏషధిష్ణయ ధిష్ణయో హీయతే హీయతే సహ సోను అనుధ్యాయతి ధ్యాయతి సహ స ఈశ్వర ఈశ్వరో రుద్ర రుద్రో భూత్వా భూత్వా ప్రజాం ప్రజాం పశూన్ ప్రజామిది ప్రజాం పశూన్ యజమానస్య శమయితో శమయితోర్యరిహి యరిహి పశుం పశుమాప్రీతం ఆప్రీతముదంచం ఆప్రీతమిత్యాప్రీతం ఉదంచం నయంతి నయంతి తరిహి తరిహి తస్య తస్య పశుశ్రవణం పశుశ్రవణం హరేత్ పశుశ్రవణమిది పశుశ్రవణం హరేత్తేన తేనైవ ఏవైనం ఏనం భాగినం భాగినం కరోతి కరోతి యజమాన యజమానో వై వా ఆహవనీయ ఆహవనీయో యజమానం ఆహవనీయైత్యాహవనీయ యజమానం వై వా ఏతత్ ఏతద్వి వికర్షంతే కర్షంతే యత్ యదాహవనీయాత్ ఆహవనీయాత్ పశుశ్రవణం ఆహవనీయాదిత్యాహవనీయాత్ పశుశ్రవణం హరంతి పశుశ్రవణమిది పశుశ్రవణం హరంతి సహ సవా వైవ ఏవ స్యాత్ స్యాన్నిర్మంథ్యం నిర్మంథ్యం వా నిర్మంథ్యమితి నిహీమంథ్యం వా కుర్యాత్ కుర్యాద్యజమానస్ యజమానస్ సాత్మత్వాయ సాత్మత్వాయ యది సాత్మత్వాయేది సాత్మత్వాయ యది పశోః పశోరవదానం అవదానం నశ్యేత్ అవదానమిత్యవదానం నశ్యేదాజ్యస్య ఆజస్ ప్రత్యాఖ్యాయమవ ప్రత్యాఖ్యాయమిది ప్రతి ఆఖ్యాయ అవద్యేత్ సైవ తాయశ్చిత్తి ప్రాయశ్చిత్తిర్యే ఏ పశుం పశుం విమత్నీరన్ విమత్నీరనయ విమత్నీరన్నితి విమత్నీరన్ తాన్ తాన్ కామయేత కామయేతర్తి ఆర్తిమా ఆర్చేయు ఛేయురితి ఇది కువిత్ కువిదంగ అంగేతి ఇది నమోవృత్తివత నమోవృత్తివత నమోవృత్తివత్తే నమోవృత్తేరాగ్నిధ్రే ఆగ్నిధ్రే జుహుయాత్ ఆగ్నిభ్రైత్యాగ్నిధ్రే జుహుయా నమోవృత్తి నమోవృత్తిమే నమోవృత్తిమితి నమహావృత్తి ఏషాం ఏషాం వృంతే వృంతే తాజక్ తాజకార్తి ఆర్తిమా ఆర్చంతి తిచ్చంతి తిచ్చంతి ప్రజాపతిర్జాయమానా ప్రజాపతిరతి ప్రజాపతే జాయమానా ప్రజా ప్రజాజాత ప్రజా ఇది ప్రజా జాతాశ్చ సజాయమా ఇమా తస్మై ప్రతి ప్రతి ప్రవేదయ వేదే శిఖిత్వాన్ శిఖిత్వాగుం అను అనుమన్యతాం మన్యతమితి మన్యతాం ఇమం పశుం పశుం పశుపతే పశుపతే పశుపత ఇది పశుపతే తే అద్య అద్య బధ్నామి బధ్నామ్యగ్నే అగ్నే సుకృతస్ సుకృతస్ మధ్యే సుకృతస్ేతి సుకృతస్ మధ్య ఇది మధ్యే అనుమన్యస్వ మన్యస్వ సుయజా సుయజా యజామ సుయజేతి సూయజా యజామజుష్టం జుష్టం దేవానా దేవానామిదం ఇదమస్తు అస్సు హవ్యం హవ్యమితి హవ్యం ప్రజానంత ప్రతి ప్రజానంత ఇది ప్రజానంత ప్రతి గృహంతి గృహంతి పూర్వే పూర్వే ప్రాణం ప్రాణంగేభ్య ప్రాణమితి ప్రాణం అంగేభ్య పరి పర్యాచరంతం ఆచరంతమిచరంతం సువర్గం యాహి సువర్గమితి స్వహాగం యాహి పథిభి పథిర్దేవయానై పథిరితి పథిభి దేవయానైరోషధీషు దేవయానైరితి దేవాయానై ఓషధీషు ప్రతి ప్రతిష్ట ఇష్టాశరీరై శరీరైరి శరీరై ఏషామీశే ఈశే పశుపతి పశుపతి పశూనా పశుపతిరితి పశుపతి పశూనా చతుష్పదాం చతుష్పదాముత చతుష్పదామితి చతుపదా ఉత చద్విపదాం ద్విపదామితి ద్వీపదాం నిష్క్రీతోయం నిష్క్రీతైని క్రీత అయ్యయజ్ఞయమ్ యజ్ఞయమ్ భాగం భాగమేతు ఏతు రాజ రాజస్పోషా పోషా యజమానస్ యజమానస్ సంతు సంతితి సంతు ఏ వృధ్యమానం వృధ్యమానమను అను వృధ్యమానా వృధ్యమానా అభ్యైక్షంద అభ్యైక్షంద మనసా అభ్యైక్షంతేత్యభిక్షంద మనసా చక్షుషా చక్షుషా చేతి చ అగ్నిస్తాన్ తాగం అగ్రే అగ్రే ప్రమోక్తు దేవ దేవ ప్రజాపతి ప్రజాపతి ప్రజయా ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజయా సంవిధాన ప్రజయరి ప్రజయా సంవిధాన ఇది సంవిధాన య ఆరణ్యా ఆరణ్యా పశవ పశవ విశ్వరూపాశ్వరూపాశ్వరూపాశ్వరూపాశ్వరూపాసంత విరూపా ఇది వీరూపా సంతో బహుధా బహుధైకరూపా బహుధేతి బహుధా ఏకరూపా ఇత్యేకారూపా వాయుస్థాన్ తాగం అగ్రే అగ్రే ప్రమోక్తు మోక్తు దేవ దేవ ప్రజాపతి ప్రజాపతి ప్రజయా ప్రజాపతిరితి ప్రజాపతి ప్రజయా సంవిధాన ప్రజయతి ప్రజయా సంవిధాన ఇది సంవిధాన ప్రపంచమానా భువనస్ ప్రపంచమానా ఇది ప్రపంచమానా భువనస్ రేత రేతో ఘాతుం ఘాతుం ధత్త యజమానాయ యజమానాయ దేవా ఉపాగతం శిశమానం ఉపాగతమిత్యుపా ఆగతం శిశమానం యదస్థాత్ అస్థాజ్జీవం జీవం దేవానా దేవానామపి అప్యేతు ఏతు పాథ పాథ ఇది పాథ నానా ప్రాణ ప్రాణో యజమానస్ ప్రాణ ఇది ప్రాణ యజమానస్ పశునా పశునాయజ్ఞ యజ్ఞో దేవేభిః దేవేభిః సహ సహ దేవయాన దేవయాన ఇది దేవయాన జీవం దేవానా దేవానామపి అప్యేతు ఏతు పాథ పాథ సత్యా సత్యా సంతు సంతు యజమానస్ యజమానస్ కామా కామా ఇది కామా యజ్ఞపశు పశుర్మాయుమ్ మాయుమకృత అకృతోర ఉరో వా పద్భిరాహతే పద్భిరితి పదిర్భి ఆహత ఇత్యాహతే అగ్నిర్మా మా తస్మాత్ తస్మాదేన సహ ఏన సో విశ్వాత్ విశ్వాన్ముంచతు ముంచంహస అగంహస ఇత్యగంహస శమితార ఉపేతన ఉపేతన యజ్ఞం ఉపేతనేేతన యజ్ఞం దేవేభిరిన్వితం ఇన్వితమితి ఇన్వితం ఆశాత్పశం పశుం ప్రముంచత ముంచాత్ బంధాద్యజ్ఞపతి యజ్ఞపతిం పరి యజ్ఞపతిమితి యజ్ఞాపతి పరీతి పరి అతిథి పాశం పాశం ప్రమోక్తు నమోక్తేతం ఏతం నమ నమ పశుభ్య పశుపతయే పశుభ్యైతి పశుభ్య పశుపతయే కరోమి పశుపతయైతి పశుపతయే కరోమీతి కరోమి రాతీయం తమధరం అధరం కృణోమి కృణోమియం యం ద్విష్మ ద్విష్మస్తస్మిన్ తస్మిన్ ప్రతి ప్రతిముంచామి ముంచామి పాశం పాశమితి పాశం త్వాము ఉతే తే దధిరే దధిరే హవ్యవాహం హవ్యవాహకం శతం కర్తారం హవ్యవాహమితి హవ్యావాహం శతం కర్తారముత శతం కర్తారమితి శతం కర్తారం ఉత యజ్ఞం యజ్ఞం చేతి అగ్నే సదక్ష సదక్ష సతను సదక్ష ఇది సాదక్ష సతనురి సతనురితి సాతను ఇ భూత్వాథ అథ హవ్యా హవ్యా జాతవేద జాతవేదో జుషస్వ జాతవేద ఇది జాతవేద జుషస్వేది జుషస్వ జాతవేదో అపజా జాతవేద ఇది జాతవేద అపజాగచ్చ గచ్చ దేవాన్ దేవాన్ త్వగం హి హోతా హోతా ప్రథమ ప్రథమోభూత అభూథేతి బభూత ఘతేన త్వం తనువ తనువో వర్ధయస్వ వర్ధయస్వ స్వాహాకృతం స్వాహాకృతం హవి స్వాహాకృతమితి స్వాహాకృతం హవిరదంతు అదంతు దేవా దేవాది దేవా స్వాహాదేభ్య దేభ్యో దేభ్యేభ్య స్వాహా స్వాతి స్వాహ ప్రజాపత్యా వై ప్రజాపత్యా ఇది ప్రజాపత్యా వై పశవ పశవస్తా తేషాగం రుద్ర రుద్రోధిపతి అధిపతిర్యత్ అధిపతిరిత్యధిపతి యదేతాభ్యాం ఏతాభ్యామపాకరోతి ఉపాకరోతి తాభ్యాం ఉపాకరోతీ ఆకరోతి తాభ్యామేవ ఏవైనం ఏనం ప్రతిప్రోచ్య ప్రతిప్రోచ్యా ప్రతిప్రోచ్యేతి ప్రతిప్రోచ్య ఆలభతే లభత ఆత్మన ఆత్మనోనాభ్రస్కాయ అనాభ్రస్కాయ ద్వాభ్యాం అనాభ్రస్కాయేత్యనాభ్రస్కాయ ద్వాభ్యాముపాకరోతి ఉపాకరోతి ద్విపాత్ ఉపాకరోతీ ఆకరోతి ద్విపాద్విజమాన ద్విపాదితి ద్వీపాత్ యజమాన ప్రతిష్టి ప్రతిష్టిత్యా ఉపాకృత్య ప్రతిష్టిత్యా ఇది ప్రతిష్టి ఉపాకృత్య పంచ ఉపాకృత్యేత్యుప ఆకృత్య పంచజుహోతి జుహోతి పాంతాహ పాంతాహ పశవ పశవ పశూన్ పశూనేవ ఏవా అవరుంధే రుంధే మృత్యవే మృత్యవే వై వా ఏష నీయతే నీయతే యత్ పశు పశుస్తం అయ్యత్వారభేత అన్వారభేత ప్రమాయుక అన్వారభేతేనో ఆరభేత ప్రమాయుకో యజమాన ప్రమాయుక ఇది ప్రామాయుక యజమాన సత్ సన్నా ప్రాణ ప్రాణో యజమాన ప్రాణ ఇది ప్రాణ యజమానస్ పశునా పశునేతి ఇత్యాహ ఆహ వ్యావృత్తి వ్యావృత్తి యత్ వ్యావృత్యా ఇది ఆవృత్తి యత్ పశు పశుర్మాయు మాయుమకృత అకృతేతి ఇది జుహోతి జుహోతి శాంతి శాంతి శమితార శమితార ఉపేతన ఉపేతనేతి ఉపేతనేేతన ఇత్యాహ ఆహ యథాయజు యథాయజురేవ యథాయజురితి యథాయజు ఏమైతత్ ఏతద్వపాయాం ఉపాయాం వై ఆహ్రియమాణాయాం ఆహ్రియమాణాయామగ్నే ఆహ్రియమాణాయామిత్యాహ్రియమాణాయాం అగ్నేర్మేధ మేధోప అవక్రామతి క్రామతి త్వాం త్వాము ఉదే తేదధిరే దధిరే హవ్యవాహం అవ్యవాహమితి అవ్యవాహమితి హవ్యావాహం ఇది పపాం పపామభియ అభిజుహోతి జుహోత్యగ్నే అగ్నేరేవ ఏవమేధం మేధమవ అవరుంధే రుంధేథో అథో శ్రుతత్వాయ అథో ఇత్యథో శ్రుతత్వాయ పురస్తాత్ స్వాహాకృతయ శ్రుతత్వాయేది శ్రుతత్వాయ పురస్తాత్ స్వాహాకృతయో వై పురస్తాత్ స్వాహాకృతయ ఇది పురస్తాత్ స్వాహాకృతయ వా అన్యే అన్యే దేవా దేవా ఉపరిష్టాత్సాహాకృతయ ఉపరిష్టాత్సాహాకృతయోన్యే ఉపరిష్టాత్సాహాకృతరిపరిష్టాత్ సాహాకృతయ అన్యే స్వాహ స్వాహా దేవేభ్య దేవేభ్యో దేవేభ్య దేవేభ్య స్వాహ స్వాహేతి ఇత్యభిత అభితో వపాం వపాం జుహోతి జుహోతి తాన్ తానేవ ఏవోభయాన్ ఉభయాన్ ప్రీణాతి ప్రీణాతీతి ప్రీణాతి యో వై వా అయథాదేవతం అయథాదేవతని యజ్ఞం యథాదేవతమిత్యథాదేవతం యజ్ఞముపచరతి ఉపచరత్యా ఉపచరతీత్యుపాచరతి ఆ దేవతాభ్యః దేవతాభ్యో విశ్వసే విశ్వసే పాపీయాన్ పాపీయాన్ భవతి భవతి యః యో యథాదేవతం యథాదేవతం న యథాదేవతమితి యథాదేవతం న దేవతాభ్యః దేవతాభ్యః ఆవృశ్యతే వృశ్యతే వసీయాన్ వసీయాన్ భవతి భవత్యాగ్నేయ్యా ఆగ్నేయ్యర్చాగ్నేయుద్ధం ఆగ్నేయుద్ధమభి ఆగ్నేయుద్ధమిత్యాగ్నేయుద్ధం అధిమృషేద్ వృషేద్వైష్ణవ్యా వైష్ణవ్యా హవిర్ధానం అవిర్ధానమాగ్నేయ్యా అవిర్ధానమితి హవిధానం ఆగ్నేయ్యా సృజ సృజో వాయువ్యయా వాయువ్యయా వాయువ్యాని వాయువ్యాన్నీంద్రియా ఐంద్రియా సుర సుదో యథాదేవతం యథాదేవతమేవ యథాదేవతమితి యథాదేవతం ఏ యజ్ఞం యజ్ఞముప ఉపచరతి చరతి నేవతార్భ్యః దేవతార్భ్యః ఆవృశ్యతే వృశ్యతే వసీయాన్ వసీయాన్ భవతి భవతి యునజ్మి యునజ్మితే తే పృథివీం పృథివీం జ్యోతిషా జ్యోతిషా సహ సహ యునజ్మి యునజ్మి వాయుం వాయుమంతరిక్షేణ అంతరిక్షేణ తే తే సహ సహ యునజ్మి యునజ్మి వాచం వాచకం సహ సహ సూర్యేణ సూర్యేణ తే తే యునజ్మి యునజ్మి తిస్రః తిస్రో విపృచ విపృచ సూర్యస్య విపృచ ఇది విపృచ సూర్యస్య తే త ఇది తే అగ్నిర్దేవత దేవత గాయత్రీ గాయత్రీ ఛంద ఛంద ఉపాగుంశో పాగుంశో పాత్రం ఉపాగుంశోరిత్యుపాగుంశో పాత్రమసి అసి సోమ సోమో దేవత దేవత త్రిష్టుప్ త్రిష్టుప్ ఛంద ఛందో అంతర్యామస్య అంతర్యామస్య పాత్రం అంతర్యామస్యేత్యంతర్యామస్య పాత్రమసి అసీంద్ర ఇంద్రో దేవత దేవత జగతి జగతి ఛంద ఛంద ఇంద్రవాయువో ఇంద్రవాయువో పాత్రం ఇంద్రవాయువోరితి ఇంద్రవాయువో పాత్రమసి అసి బృహస్పతి బృహస్పతిర్దేవత దేవత నష్టుప్ అనష్టుప్ ఛంద అనష్టుమిత్యనోస్తుప్ ఛందో మిత్రావరుణయో మిత్రావరుణయో పాత్రం మిత్రావరుణయోరితి మిత్రావరుణయో పాత్రమసి అస్యశ్వినౌ అశ్వినౌ దేవత దేవత పంక్తి పంక్తిశ్చంద ఛందోశ్వినో అశ్వినో పాత్రం పాత్రమసి అసి సూర్య సూర్యో దేవత దేవత బృహదీ బృహదీ ఛంద ఛందశుక్రస్య శుక్రస్య పాత్రం పాత్రమసి అసి చంద్రమా చంద్రమా దేవత దేవత సతో బృహదీ సతో బృహతీ ఛంద సతో బృహతీతి సద బృహతీ ఛందో మంథిన మంథిన పాత్రం పాత్రమసి అసి విశ్వే విశ్వే దేవా దేవా దేవత దేవతోష్ణి ఉష్ణి ఛంద ఛంద ఆగ్రయణస్ ఆగ్రయణస్ పాత్రం పాత్రమసి అసీంద్ర ఇంద్రో దేవత దేవత కగుత్ కగుచ్ఛంద ఛంద ఉత్నాం ఉత్నాం పాత్రం పాత్రమసి అసి పృథివీ పృథివీ దేవత దేవత విరాట్ విరాట్ ఛంద విరాటితి వీరాట్ ఛందో ధ్రువస్ ధ్రువస్ పాత్రం పాత్రమసి అసీత్యసి ఇష్టర్గో వై వాధ్వర్యు అధ్వర్యుజమానస్ యజమానస్యేష్టర్గ ఇష్టర్గ ఖలు ఖలు వై వై పూర్వ పూర్వోష్టు అష్టు క్షీయతే క్షీయత ఆసన్యాత్ ఆసన్యాన్మా మామంత్రాత్ మంత్రాత్ పాహి పాహి కశ్చిత్ చిదభిషస్త్యా అభిషస్త్యా ఇది అభిషస్త్యా ఇత్యభిషస్త్యా ఇది పురా పురా ప్రాతర్నుమాకాత్ ప్రాతర్నుమాకాజ్జుహుయాత్ ప్రాతర్నుమాకాది ప్రాత అనుమాకాత్ జుహుయాదాత్మనే ఆత్మన ఏవ తత్ తదద్ధర్యు అద్ధర్యు పురస్తాత్ పురస్తాచ్ఛర్మ శర్మ నహ్యతే నహ్యతే నార్తి అనాత్తి సంవేషాయ సంవేషాయ త్వా సంవేషాయ సంవేషాయ ోపవేశాయ పవేశాయ త్వా పవేశాయేత్యుపవేశాయ గాయత్ర్యా గాయత్ర్యాష్టుభ పృష్టుభో జగత్యా జగత్యా అభిభూవత్యై అభిభూవత్యై స్వాహ అభిభూవత్యా ఇత్యభిభూత్యై స్వాహా ప్రాణాపానౌ ప్రాణాపానౌ మృత్యోః ప్రాణాపానాభిః ప్రాణ అపానౌ మృత్యోర్మా మా పాతం పాతం ప్రాణాపానౌ ప్రాణాపానౌ మా ప్రాణాపానాభిః ప్రాణ అపానౌ మాహాసిష్టం హాసిష్టం దేవతాసు దేవతాసు వై వాహేతే ఏతే ప్రాణాపానయోః ప్రాణాపానయోర్వ్యాయచ్ఛంతే ప్రాణాపానయోరితి ప్రాణ అపానయోః వ్యాయచ్ఛంతే యేషాం వ్యాయచ్ఛంతే ఇది వ్యాయచ్ఛంతే యేషాం సోమః సోమః సమృచ్ఛతే సమృచ్ఛతే సంవేషాయ సమృచ్ఛత ఇది సంవృచ్ఛతే సంవేషాయ త్వా సంవేషాయేతి సంవేషాయ ఉపవేశాయ ఉపవేశాయ త్వా ప్రవేశాయేత్యుపవేశాయ త్వేతి ఇత్యాహ ఛందాగుంసి ఛందాగుంసి వై వై సంవేశః సంవేష ఉపవేశః సంవేష ఇది సంవేశః ఉపవేశ ఛందోభి ఉపవేశ ఇత్యుపవేశః ఛందోభిరేవ ఛందోభిరితి ఛందాభిః ఏవాస్య అస్య ఛందాగుంసి ఛందాగుంసి వృంతే వృంతే ప్రేతివంతి ప్రేతివంత్యాజ్యాని ప్రేతివంతేది ప్రేతీరంతి ఆజ్యాని భవంతి భవంత్యభిజిత్యై అభిజిత్యై మరుత్వతీః అభిజిత్యా ఇత్యభిజిత్యై మరుత్వతీః ప్రతిపదః ప్రతిపదో విజిత్యై ప్రతిపద ఇది ప్రతిపదః విజిత్యా ఉభే విజిత్యా ఇది విజిత్యై ఉభే బృహద్రసంతరే ఉభే ఇత్యుభే బృహద్రసంతరే భవతః బృహద్రసంతరే ఇది బృహద్రసంతరే భవ ఇయమ్ ఇయమ్ వావ వావరసంతరం రథంతరమసౌ రథంతరమితి రథంతరం అసౌ బృహద్ బృహదాభ్యాం ఆభ్యామేవ ఏవైనం ఏనమంత అంతరేతి ఏత్రిద్య అద్య వావ వావరసంతరం రథంతరగ్రిశ్వ రథంతరమితి రథంతరం శ్వ బృహద్ బృహదద్యాశ్వాత్ అద్యాశ్వాదేవ అద్యాశ్వాదిత్యద్యాశ్వాత్ ఏవైనం ఏనమంత అంతరేతి ఏది భూతం భూతం వావ వావరసంతరం రథంతరం భవిష్యత్ రథంతరమితి రథంతరం భవిష్యద్బృహత్ బృహద్భూతాత్ భూతాచ్చ చైవ ఏవైనం ఏనం భవిష్యదః భవిష్యదశ్చ శాంతః అంతరేతి ఏతి పరిమితం పరిమితం వావ పరిమితమితి పరిమితం వావరసంతరం రథంతరమపరిమితం రథంతరమితి రథంతరం అపరిమితం బృహత్ అపరిమితమిత్యపరిమితం బృహత్పరిమితాత్ పరిమితాచ్చ పరిమితారితి పరిమితాత్ చైవ ఏవైనం ఏనమపరిమితాత్ అపరిమితాచ్చ అపరిమితాదిత్యపరిమితాత్ శాంతః అంతరేతి ఏతి విశ్వామిత్రజమదగ్నిః విశ్వామిత్రజమదగ్నిః వసిష్ఠేన విశ్వామిత్రజమదగ్నిః ఇది విశ్వామిత్రజమదగ్నిః వసిష్ఠేన అస్పర్ధేతాం అస్పర్ధేతాగుంసః స ఏతత్ ఏతజ్జమదగ్నిః జమదగ్నిర్విహవ్యహన్ విహవ్యమపశ్యత్ విహవ్యమితి విహవ్యం అపశ్యత్తేన తేన వై వై సహ స వసిష్ఠస్య వసిష్ఠస్యేంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యమవృంత అవృంతయత్ యద్విహవ్యం విహవ్యగం శస్యతే విహవ్యమితి విహవ్యం శస్యత ఇంద్రియం ఇంద్రియమేవ ఏవ తత్ తద్వీర్యం వీర్యం యజమాన యజమానో భ్రాతృవ్యస్య భ్రాతృవ్యస్య వృంతే వృంతేజస్య యస్య భూయాగుంస భూయాగుంసో యజ్ఞక్రతవ యజ్ఞక్రతవ ఇది యజ్ఞక్రతవ ఇది యజ్ఞక్రతవ ఇత్యాహుః ఆహుస్సః స దేవతాః దేవతా వృంతే వృంత ఇది ఇది యది యజ్ఞిష్టోమః అగ్నిష్టోమ సోమః అగ్నిష్టోమ ఇత్యగ్ని స్తోమః సోమః పరస్తాత్ పరస్తాత్ స్యాత్ స్యాదుఖ్యం ఉఖ్యం కుర్వీత కుర్వీత యది యద్యుఖ్యః ఉఖ్య స్యాత్ స్యాదతిరాత్రం అతిరాత్రం కుర్వీత అతిరాత్రమిత్యతిరాత్రం కుర్వీత యజ్ఞక్రతుభిః యజ్ఞక్రతుభిరేవ యజ్ఞక్రతుభిరితి యజ్ఞక్రతుభిః ఏవాస్య అస్య దేవతాః దేవతా వృంతే వృంతే వసీయాన్ వసీయాన్ భవతి భవతీతి భవతి నిగ్రాభ్యాథ నిగ్రాభ్యా ఇది నిగ్రాభ్యాః స్థ దేవశ్రుతః దేవశ్రుత ఆయుః దేవశ్రుత ఇది దేవశ్రుతః ఆయుర్మే మే తర్పయత తర్పయత ప్రాణం ప్రాణం మే ప్రాణమిది ప్రాణం మే తర్పయత తర్పయత పానం అపానం మే అపానమిత్యపానం మేతర్పయత తర్పయత వ్యానం వ్యానం మే వ్యానమితి వీరణం మేతర్పయత తర్పయత చక్షు చక్షుర్మే మేతర్పయత తర్పయత శ్రోత్రం శ్రోత్రం మే మేతర్పయత తర్పయత మన మనో మే మేతర్పయత తర్పయత వాచం వాచం మే మేతర్పయత తర్పయతాత్మానం ఆత్మానం మే మేతర్పయత తర్పయతాంగాని అంగాని మే మేతర్పయత తర్పయత ప్రజా ప్రజా మే ప్రజామిది ప్రజా మేతర్పయత తర్పయత పశూన్ పశూన్ మే మేతర్పయత తర్పయత గృహాన్ గృహాన్ మే మేతర్పయత తర్పయత గణాన్ గణాన్ మే మేతర్పయత తర్పయత సర్వగణం సర్వగణం మా సర్వగణమితి సర్వాగణం మా తర్పయత తర్పయత తర్పయత తర్పయత మా మా గణా గణామే మే మా మా విదృషన్ త్రిషన్నోషధయ ఓషధయో వై వై సోమస్య సోమస్య విష విషో విష విష ఖలు ఖలు వై వైరాజ్ఞ రాజ్ఞ ప్రదాతో ప్రదాతోరీశ్వరా ప్రదాతోరితి ప్రదాతో ఈశ్వరా ఐంద్ర ఐంద్ర సోమ సోమో వీవృధం అవీవృధం వహ ఓ మనసా మనసా సుజాతా సుజాతా ఋత ప్రజాతా సుజాతా ఇది సుజాతా ఋత ప్రజాతా భగే ఋత ప్రజాతా ఇత్రిత ప్రజాతా ధరైద్ ఇద్వహ వశ్యామ శ్యామేది శ్యామ ఇంద్రేణ దేవీ దేవీర్విరుధ విరుధ సంవిధానా సంవిధానా అను సంవిధానా ఇది సంవిధానా అను మన్యంతాం మన్యంతాం సమనాయ సమనాయ సోమం సోమమితి ఇత్యాహ ఆహౌషధీభ్య ఔషధేభ్య ఏవ ఔషధేభ్యేత్యౌషధేభ్యవైనం ఏమగ్రస్వాయీ స్వాయీ విష విషస్వాయీ స్వాయీ దేవతాయీ దేవతాయీ నిర్యాచ్య నిర్యాచ్యాభి నిర్యాచ్యేతి నిహీయాచ్య అభిశృణోతి శృణోతి యో వై వై సోమస్య సోమస్యాభిషూయమానస్ అభిషూయమానస్ ప్రథమ అభిషూయమానస్ేత్యభిషూయమానస్ ప్రథమోగుంశు అగుంశు స్కందతి స్కందతి సహ స ఈశ్వర ఈశ్వర ఇంద్రియం ఇంద్రియం వీర్యం వీర్యం ప్రజా ప్రజా పశూన్ ప్రజామిది ప్రజా పశూన్ యజమానస్ యజమానస్ నిరహంతో నిరహంతోస్తం నిరహంతోర్నిహంతో తమభి అభిమంత్రయేత మంత్రయేత ఆమా మాస్కాన్ అస్కాన్ సహ సహ ప్రజయా ప్రజయా సహ ప్రజేతి ప్రజయా సహ రాజ రాజస్పోషేణ పోషేణేంద్రియం ఇంద్రియం మే మే వీర్యం వీర్యం మా మాని నిర్వధీ వధీరితి ఇత్యాశిషం ఆశిషమేవ ఆశిషమిత్యాశిషం ఏవైతాం ఏతామా ఆశాస్తే శాస్త ఇంద్రియస్య ఇంద్రియస్య వీర్యస్య వీర్యస్య ప్రజాయీ ప్రజాయీ పశూనాం ప్రజాయా ఇది ప్రజాయీ పశూనామనిర్ఘాతాయ అనిర్ఘాతాయ ద్రప్స అనిర్ఘాతాయేత్యని ఘాతాయ ద్రప్సస్కంద స్కంద పృథివీ పృథివీమను అనుద్యాం యానివం ఇమం చోనిమ్ యోనిమను అనుయ పూర్వ పూర్వ ఇది పూర్వ తృతీయం యోనిమ్ యోనిమను అను సంచరంతం సంచరంతం ద్రప్సం సంచరంతమితి సాంచరంతం ద్రప్సం జుహోమి యోమిను అను సప్త సప్తహోత్ర ఆహ హోత్రా ఇది హోత్ర ఆహ యో వై వై దేవాన్ దేవాన్ దేవేషసేన దేవేషసేనార్పయతి దేవేషసేనేతి దేవేషసేన అర్పయతి మనుష్యాన్ మనుష్యాన్ మనుష్యేషసేన మనుష్యేషసేన దేవేషసీ మనుష్యేషసేనేతి మనుష్యాయషసేన దేవేషస్యేవ దేవేషసీతి దేవేషసీ ఏవ దేవేషు దేవేషు భవతి భవతి మనుష్యేషసీ మనుష్యేషసీ మనుష్యేషు మనుష్యేషసీతి మనుష్యాయషసి మనుష్యేషు యాన్ యాన్ ప్రాచీనం ప్రాచీనమాగ్రయణాత్ ఆగ్రయణాగ్రహాన్ గ్రహాన్ గృహీయాత్ గృహీయాత్తాన్ తానుపాగుంషు ఉపాగుంషు గృహీయాత్ ఉపాగిష్యుత్యుపాగుంషు గృహీయాద్యాన్ యానూర్ధ్వాన్ ఊర్ధ్వాగస్థాన్ తానుపబ్దిమత ఉపబ్దిమతో దేవాన్ ఉపబ్దిమత ఇత్యుపబ్దిమత దేవానేవ ఏవతత్ తద్దేవేషసేన దేవేషసేనా అర్పయతి దేవేషసేనేతి దేవేషసేన అర్పయతి మనుష్యాన్ మనుష్యాన్ మనుష్యేషసేన మనుష్యేషసేన దేవేషసీ మనుష్యేషసేనేతి మనుష్యాయషసేన దేవైషస్యేవ దేవైషసీతి దేవైషసి ఏవ దేవేషు దేవేషు భవతి భవతి మనుష్యైషసి మనుష్యైషసి మనుష్యేషు మనుష్యైషసీతి మనుష్యైషసి మనుష్యేష్వగ్ని అగ్ని పాదస్సవనే పాదస్సవనే పాతు పాదస్సవన ఇది పాద సవనే పాత్వస్మాన్ అస్మాన్ వైశ్వానర వైశ్వానరో మహినా మహినా విశ్వశంభో విశ్వశంభోరితి విశ్వాశంభో సనః అస్పావక పవకో ద్రవిణం ద్రవిణం దాతు దాత్వాయుష్మంత ఆయుష్మంత సహభక్షా సహభక్షా శ్యామ సహభక్షా ఇది సహభక్షా శ్యామేతి శ్యామ విశ్వే దేవా దేవా మరుత మరుత ఇంద్ర ఇంద్రో అస్మాన్ అస్మానస్మిన్ అస్మిన్ ద్వితీయే ద్వితీయే సవనే సవనేన నజహ్యు జహ్యురితి జహ్యు ఆయుష్మంత ప్రియం ప్రియమేషాం ఏషాం వదంత వదంతో వయమ్ వయమ్ దేవానా దేవానాగం సుమతౌ సుమతౌ శ్యామ సుమతావితి సుమతౌ శ్యామేతి శ్యామ ఇదం తృతీయం తృతీయకం సవనం సవనం కవీనాం కవీనామృతేన ఋతేన ఏ చమసం చమసమైరయంత ఐరయంతేరయంత తే సౌధన్వనా సౌధన్వరా సువ సువరానశానా ఆనశానా సృష్టిం సృష్టిన్న సృష్టిమితి సో ఇష్టిం నో అభి అభివసీయ వసీయో నయంతో నయంతితి నయంతో ఆయతనవతీ వై ఆయతనవతీరియతనావతీ వా అన్యా అన్యా ఆహుతయ ఆహుతయో హూయంతే ఆహుతయ ఇత్యాహుతయ హూయంతే నాయతనా అనాయతనా అన్యా అనాయతనాయతనాయతనా అన్యాయా యా ఆఘారవతీ ఆఘారవతీస్తా ఆఘారవతీరిత్యాఘారవతీ తా ఆయతనవతీ ఆయతనవతీర్యా ఆయతనవతీరిత్యాయతనావతీ యా సౌమ్యా సౌమ్యాస్తా తా అనాయతనా అనాయతనా ఐంద్రవాయుమం అనాయతనాయతనాయతనా ఐంద్రవాయుమాదాయ ఐంద్రవాయుమమిత్యైంద్రవాయుమం ఆదాయాఘారం ఆదాయేత్యా ఆదాయ ఆఘారమా ఆఘారమిత్యా ఆఘారం ఆఘారయేత్ ఘారయేదద్ధర అధ్వరో యజ్ఞ యజ్ఞోయమ్ అయమస్తు అస్తు దేవా దేవా ఓషధీభ్య ఓషధేభ్య పశవే ఓషధీభ్యైత్యోషధీభ్య పశవేన నో జనాయ జనాయ విశ్వస్మై విశ్వస్మై భూతాయ భూతాయ అధ్వర అధ్వరోసి అసి సహ సపిన్వస్వ పిన్వస్వ ఘృతవత్ ఘృతవద్దేవ ఘృతవతిది ఘృతవత్ దేవ సోమ సోమేతి ఇది సౌమ్యా సౌమ్యా ఏవ తదాహుతీ ఆహుతీరాయతనవతీ ఆహుతీరిత్యాహుతీ ఆయతనవతీ కరోతి ఆయతనవతీరిత్యాయతనావతీ కరోత్యాయతనవాన్ ఆయతనవాన్ భవతి ఆయతనవానిత్యాయతనావాన్ భవతి యః ఏవం ఏవం వేద వేదాథో అథో ద్యావా పృథివీ అథో ఇత్యథో ద్యావా పృథివీ ఏవ ద్యావా పృథివీ ఇది ద్యావా ఆ పృథివీ ఏవ ఘతేన ఘతేన వి వ్యునత్తి ఉనత్తి ఏద్యుత్తే తేలిదితే వ్యుత్తే ఉపజీవనీయే వ్యుత్తే ఇది వృత్తే ఉపజీవనీయే భవత ఉపజీవనీయే ఇత్యుపజీవనీయే భవత ఉపజీవనీయ ఉపజీవనీయో భవతి ఉపజీవనీయ ఇత్యుపజీవనీయ భవతి యః ఏవం ఏవం వేద వేదైషః ఏషతే తే రుద్ర రుద్రభాగ భాగోయమ్ యమ్ నిరయాచథా నిరయాచథాస్తం నిరయాచథా ఇతి అయాచథా తంజుషస్వ జుషస్వ విదే విదేర్గౌపత్యం గౌపత్యకం రాజ రాజస్పోషం పోషకం సువీర్యం సువీర్యకం సంవత్సరేణా సువీర్యమితి సువీర్యం సంవత్సరేణాయ స్వస్తిం సంవత్సరేణామితి సంవత్సరేణా స్వస్తిమితి స్వస్తిం పునఃపుత్రేభ్య పుత్రేభ్యో దాయం దాయం వి వ్యభజత్ అభజత్స స నాభానేదిష్టం నాభానేదిష్టం బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం వసంతం బ్రహ్మచర్యమితి బ్రహ్మాచర్యం వసంతం ని నిరభర అభజత్స స ఆగచ్చత్ అగచ్చత్స సోబ్రవీత్ అబ్రవీత్ కథ కథామా మాని నిరభాక్ అభాగితి ఇతి నాని నిరభాక్షం అభాక్షమితి ఇత్యబ్రవీత్ అబ్రవీదంగిరస అంగిరస ఇమే ఇమే సత్రం సత్రమాసతే ఆసతే తే ఏ సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం న ప్ర ప్రజానంతి జానంతి తేభ్య ఇదం ఇదం బ్రాహ్మణం బ్రాహ్మణం బ్రూహి బ్రూహితే తే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకం ఇంత ఇంతో ఏషాం పశవ పశవస్తాన్ తాగస్తే తే దాస్యమి దాస్యంతీతి ఇది తత్ తదేభ్యేభ్యోబ్రవీత్ అబ్రవీత్తే తే సువర్గం సువర్గం లోకం సువర్గమితి సువహాగం లోకయ్యంత ఎంతో ఏషాం పశవ పశవ ఆసన్ ఆసంతాన్ తానస్మై అస్మాదదు అదదుస్తం తమ్ పశుభి పశుభిశ్చరంతం పశుభిరిది పశుభి చరంతం యజ్ఞవాస్తౌ యజ్ఞవాస్తౌ రుద్ర యజ్ఞవాస్తావితి యజ్ఞవాస్తౌ రుద్ర ఆ ఆగచ్చత్ అగచ్చత్స సోపబ్రవీత్ అబ్రవీన్మమ మమ వై వా ఇమే ఇమే పశవ పశవ ఇతి ఇత్యదు అధుర్వై వై మహ్యం మహ్యమిమాన్ ఇమానిది ఇత్యబ్రవీత్ అబ్రవీన్న న వై వై తస్య తస్యతే త ఈషతే ఈషత ఇది ఇత్యబ్రవీత్ అబ్రవీద్యత్ యజ్ఞవాస్తౌ యజ్ఞవాస్తౌ హీయతే యజ్ఞవాస్తావితి యజ్ఞవాస్తౌ హీయతే మమ మమ వై వై తత్ తదితి ఇది తస్మాత్ తస్మాద్యజ్ఞవాస్తు యజ్ఞవాస్తున యజ్ఞవాస్తుతి యజ్ఞవాస్తు నాభ్యవేత్తిం అభ్యవేత్యగుంస అభ్యవేత్తిమిత్యభి అవేత్తిం సోహోపబ్రవీత్ అబ్రవీద్యజ్ఞే యజ్ఞే మా మా ఆభజ భజాథ అథ తే పశూన్ పశూన్ నాభి అభిమగ్గస్యే మగ్గస్య ఇతి తస్మై తస్మా ఏతం ఏతం మంథిన మంథిన సగ్గస్రావం సగ్గస్రావమజుహోత్ సగ్గస్రావమితి సంస్రావం అజుహోత్త తదో వై వై తస్య రుద్ర రుద్ర పశూన్ పశూన్న నాభి అభ్యమన్యత అమన్యత్రైతం ఏతమేవం ఏవం విద్వాన్ విద్వాన్ మంథిన మంథిన సగ్గస్రావం సగ్గస్రావం జుహోతి సగ్గస్రావమితి సంస్రావం జుహోతిన అదత్ర తత్ర రుద్ర రుద్ర పశూన్ పశూనభి అభిమన్యతే మన్యత ఇతి మన్యతే దుష్టో వాచ వాచో భోజాసం భోజాసం దుష్ట దుష్టో వాచ వాచస్పతయే పతయే దేవి దేవి వాగ్ వాగితి వాగ్ యద్వాచ వాచో మధుమత్ మధుమత్తస్మిన్ మధుమదితి మధుమత్ తస్మిన్మా మాధా ధా స్వాహా స్వాహా సరస్వతీ సరస్వత్యా ఇది సరస్వతీ రజాస్తోమం సోమగుంసం సమర్థయ అర్ధగాయత్రేణ గాయత్రేణ రథంతరం రథంతరమితి రథం తరం బృహద్గాయత్రవర్తని గాయత్రవర్తనీతి గాయత్రవర్తని ఎస్తే ఏద్రప్స రప్సస్కందతి స్కందతి యః ఎస్తే ఏ అగుంశు అగుంశుర్బాహుచ్యుత బాహుచ్యుతోషణయో బాహుచ్యుత ఇది బాహోచ్యుత ధిషణయోరుపస్థాత్ ఉపస్థాదిత్యుపాస్థాత్ అధ్వర్యోర్వా వా పరి పరియః ఎస్తే తే పవిత్రాత్ పవిత్రాత్ స్వాహాకృతం స్వాహాకృతమింద్రాయ స్వాహాకృతమితి స్వాహాకృతం ఇంద్రాయతం తం జుహోమి జుహోమీతి జుహోమి యో ద్రప్స ద్రప్సో అగుంశు అగుంశు పతి పతి పృథివ్యాం పృథివ్యాం పరివాపాత్ పరివాపాత్ పురోడాశాత్ పరివాపాదితి పరివాపాత్ పురోడాశాత్ కరంభాత్ కరంభాదితి కరంభాత్ ధానా సోమాన్ మంథిన ధానా సోమాదిర్ధానా సోమాత్ మంథిన ఇంద్ర ఇంద్రశుక్రాత్ శుక్రాత్ స్వాహాకృతం స్వాహాకృతమింద్రాయ స్వాహాకృతమితి స్వాహాకృతం ఇంద్రాయతం తం జుహోమి జుహోమీతి జుహోమి ఎస్తే త్రేద్రప్స ద్రప్సో మధుమాన్ మధుమాగం ఇంద్రియావాన్ మధుమానితి మధుమాన్ ఇంద్రియావాన్ స్వాహాగృత ఇంద్రియావానితి ఇంద్రియావాన్ స్వాహాగృత పునః స్వాహాగృత ఇది స్వాహాగృత పునరప్యేతి అప్యేతి దేవాన్ అప్యేతీత్యపీయేతి దేవానితి దేవాన్ ఇవ పృథివ్యా పృథివ్యా పరి పరియంతరిక్షాత్ అంతరిక్షాత్ స్వాహాగృతం స్వాహాగృతమింద్రాయ స్వాహాగృతమితి స్వాహాగృతం ఇంద్రాయతం తం జుహోమి జుహోమీతి జుహోమి అధ్వర్యుర్వై వా ఋత్విజాం ఋత్విజాం ప్రథమ ప్రథమో యుజ్యతే యుజ్యతే తేన తేన స్తోమ స్తోమో యోక్తవ్య యోక్తవ్య ఇతి ఇత్యాహు ఆహుర్వాక్ వాగ్రేగా అగ్రేగా అగ్రే అగ్రేగా ఇత్యగ్రేగా అగ్రయేతు ఏత్రుజుగా ఋజుగా దేవేభ్య ఋజుగా ఇత్యుజుగా దేవేభ్యో యశః యశో మయి మయి దధతి దధతి ప్రాణాన్ ప్రాణాన్ పశుషు ప్రాణానితి ప్రాణాన్ పశుషు ప్రజా ప్రజా మయి ప్రజామితి ప్రజా మయి చయజమానే యజమానే చేతి ఇదిరాహ ఆహవాచం వాచమేవ ఏవత్ తద్యజ్ఞముఖే యజ్ఞముఖే జునక్తి యజ్ఞముఖే యజ్ఞముఖే జునక్తి వాస్తు వాస్తు వై వా ఏతత్ ఏతద్యజ్ఞస్య యజ్ఞస్య క్రియతే క్రియతే యత్ యద్గ్రహాన్ గ్రహాన్ గృహీత్వా గృహీత్వా బహిష్పవమానం బహిష్పవమానకం సర్పంతి బహిష్పవమానమితి బహిష్పవమానం సర్పంతి పరా అంచ పరా అంచో హియంతి యంతి పరాచీభి పరాచీభి సువతే సువే వైష్ణవ్యా వైష్ణవ్యర్చ రచా పునః పునరేత్యోప ఏత్యేత్యా ఉపతిష్టతే తిష్టతే యజ్ఞ యజ్ఞో వై వై విష్ణు విష్ణుర్యజ్ఞం యజ్ఞమేవ ఏవాక అకర్విష్ణో విష్ణో ఇవం విష్ణో ఇది విష్ణో త్వలన నో అంతమ అంతమ శర్మ శర్మ యచ్చ యచ్చ సహంద్యా సహంతేతి సహంద్యా ప్రతే తే ధారాహ మధుశ్యుత మధుశ్యుత ఉత్సం మధుశ్యుత ఇది మధుశ్యుత ఉత్సం దుహ్రదే దుహ్రదే అక్షితం అక్షితమిది ఇత్యాహ ఆహయత్ యదేవ ఏవాస్య అస్తి శయానస్య శయానస్యోపశిష్యతి ఉపశిష్యతి తత్ ఉపశిష్యతేపశిష్యతి తదేవ ఏవాస్య అస్యైతేన ఏతేనా ఆప్యాయతి ప్యాయతీతి ప్యాయతి అగ్నినా రయిం రయిమశ్నవత్ అశ్నవత్పోషం పోషమేవ ఏవ దివే దివే దివే దివ ఇతి దివే దివే యశసం వీరవత్తమం వీరవత్తమమితి వీరవత్ తమం గోమాగం అగ్నే గోమాని గోమాన్ అగ్నే విమాన్ అవిమాగం అశ్వీ అవిమానిత్యవీమాన్ అశ్వీ యజ్ఞ యజ్ఞో నృవత్సఖా నృవత్సఖా సతం నృవత్సఖేతి ధృవత్ సఖా స రమిత్ ఇద ప్రమృష్య అప్రమృష్య ఇతిర ప్రామృష్య ఇడావాగం ఏష ఇడావాన్ ఏషో అసుర అసుర ప్రజావాన్ ప్రజావాన్ దీర్ఘ ప్రజావాని ప్రజావాన్ దీర్ఘో రయి రయిః పృథుబుధ్న పృథుబుధ్న స్వభావాన్ పృథుబుధ్న ఇది పృథుబుధ్న స్వభావానితి స్వభావాన్ ఆప్యాయస్వ ప్యాయస్వ సమ్ సంతే త ఇది తే ఇహత్తష్టారం తష్టారమగ్రియం అగ్రియం విశ్వరూపం విశ్వరూపముప విశ్వరూపమితి విశ్వారూపం ఉపహ్వయే హయ ఇది హ్వయే అస్మాకమస్తు అస్సు కేవల కేవల ఇది కేవల అనున అస్తురీపం తురీపమథ అథ పోషయిత్ను పోషయిత్నుదేవ దేవత్వష్ట త్వష్టర్వి విరరాణ రాణస్యస్వ స్యస్వేతి స్యస్వ యతో వీర వీర కర్మణ్య కర్మణ్య సుదక్ష సుదక్షో యుక్తగ్రావా సుదక్ష ఇది సుదక్ష యుక్తగ్రావా జాయతే యుక్తగ్రావేతి యుక్తగ్రావా జాయతే దేవకామ దేవకామ ఇది దేవాకామ శివస్త్వష్ట త్వష్టరిహ ఇహా ఆగహి యహి విభు విభు పోషే విభురితి విభు పోష ఉత ఉతత్మనా త్మనేమనా యజ్ఞే యజ్ఞేన యజ్ఞే యజ్ఞేతి యజ్ఞే యజ్ఞే న ఉత్ ఉదవ అవేత్యవ పిశంగరూప సుభర పిశంగరూప ఇది పిశంగారూప సుభరో వయోధా సుభర ఇది సుభర వయోధా సృష్టి వయోధా ఇది వయోధా సృష్టి వీర వీరో జాయతే జాయతే దేవకామ దేవకామ ఇది దేవకామ ప్రజాం ద్రష్టా ప్రజామితి ప్రజాం ద్రష్టామి విష్యతు యదునాభిమస్మే అస్మే అథ అస్మే ఇత్యస్మే అథా దేవానా దేవానామపి అప్యేతు ఏతు పాథ పాథ ఇది పాథ ప్రణ నో దేవీ దేవ్యా ఆన నో దివ దివ ఇది దివ ఏదివాగం సగం సరస్వత సరస్వతస్తనం స్తనయ ఇవ విశ్వదర్శత విశ్వదర్శతి విశ్వాదర్శత ధృక్షీమహి ప్రజా ప్రజామిషం ప్రజామిది ప్రజా ఇషమితీషం ఏ హే సరస్వ సరస్వ ఊర్మయ ఊర్మయో మధుమంత మధుమంతో ఘతశ్యుత మధుమంత ఇది మధుమంత ఘతశ్యుత ఇది ఘతాశ్యుత తేషా అంతే హే సుమ్నం సుమ్నమీమహే ఈమహ ఇతీమహే యస్య వ్రతం వ్రతం పశవ పశవో యంతి యంతి సర్వే సర్వేయస్య యస్య వ్రతం వ్రతముపతిష్టంతే ఉపతిష్టంత ఆప ఉపతిష్టంత ఇత్యుపతిష్టంతే ఆప ఇత్యాప యస్య వ్రతే వ్రతే పుష్టిపతి పుష్టిపతిర్నివిష్ట పుష్టిపతిరితి పుష్టిపతి నివిష్టస్తం నివిష్ట ఇది నేవిష్ట తగం సరస్వంతం సరస్వంతమవసే అవసే హువేమ హువేమేతి హువేమ దివ్యం సుపర్ణం సుపర్ణం వయసం సుపర్ణమిది సౌపర్ణం వయసం బృహంతం బృహంతమపాం అపాంగర్భం గర్భం వృషభం వృషభమోషధీనా ఓషధీనామిషధీనా అధీపతో వృష్ట్యా వృష్ట్యా తర్పయంతం తర్పయంతం తం తగం సరస్వంతం సరస్వంతమవసే అవసే హువేమ హువేమేతి హువేమ శ్రీవాలి పృథుష్టుకే పృథుష్టుకే యా పృథుష్టుభైలి పృథోస్తుకే యా దేవానా దేవానామసి అతిస్వసా సుసేతిస్వసా ఇషస్వ హవ్యం హవ్యమాహుతం ఆహుతం ప్రజా ఆహుతమిత్యాహుతం ప్రజా దేవి ప్రజామిది ప్రజా దేవి దిదిద్ధి దిదిద్ధిన నహితిన యా సుపాణి సుపాణిస్వంగురి సుపాణిరితి సుపాణి స్వంగురి సుషూమా స్వంగురితి సు అంగురి సుషూమా బహుసూవరీ సుషూమేతి సుసూమా బహుసూవరీతి బహుసూవరీ తస్యై విష్పత్న్యై విష్పత్న్యై హరి హరిశ్రిని బాల్యై శ్రీ బాల్యై జుహోదన జుహోదనేతి జుహోదన ఇంద్రం వహ వా విశ్వతః విశ్వతస్పరి పరీంద్రం ఇంద్రం నర నర ఇది నర అసితవర్ణా హరయ అసితవర్ణా ఇత్యసితవర్ణా హరయస్సుపర్ణా సువర్ణామిహ సువర్ణా ఇది సువర్ణా ఇహోపసానా ప్రసాదివం దివముద్ ఉత్పతంతి పతంతీతి పతంతి ఆవృత్రన్ అవవృత్రన్ సదనాని సదనాని ఆదిత్ పృథివీ పృథివీ ఘృతై ఘృతైర్వి విద్యతే ఉద్యత ఇత్యుద్యతే హిరణ్యకేశోరజస హిరణ్యకేశైతి హిరణ్యకేశ రజసో విసారే విసారేహి విసార ఇది విసారే అహిర్ధ్వని ధ్వనిర్వాత వాత ఇవ ఇవ్రజీవాన్ ధ్వజీమామిది ధ్వజీవాన్ ఋజిర్భ్రాజా ఉషస ఋజిర్భ్రాజా ఋషిభ్రాజా ఉషసో నవేదా నవేదా యశస్వతీ యశస్వతీరపశ్యువ అపశ్యువో నత్యా సత్యా ఇది సత్యా ఆపే ఏ సుపర్ణా సుపర్ణా అమినంత సుపర్ణా ఇది సుపర్ణా అమినంత ఏవై కృష్ణ కృష్ణో నో నావ నో నావ వృషభ వృషభో యతి యదీదం ఇదమితీదం శివాభిర్న స్మయమానాభి స్మయమానాభిరా ఆగాత్ అగాత్ పతంతి పతంతి మిహః మిహ స్తమయంతి స్తమయంత్యభ్రా అభ్రేత్యభ్రా ఆశ్రయవ ఇవ విద్యుత్ విద్యున్విమాతి విద్యుదితి విద్యుత్ ఇమాతి వత్సం వత్సన్ నమాత మాతా సుశక్తి సుశక్తీతి సుశక్తి ఎదేషాం ఏషాం వృష్టి వృష్టిరసర్జి అసర్జీత్యసర్జి పర్వతశ్చిత్ చిన్మహి మహి వృద్ధ వృద్ధో విభాయ విభాయ దివ దివశ్చిత్ చిత్సాను సానురేజత రేజతస్వనే స్వనే వహ వ ఇతి వహ యత్క్రీడథ క్రీడథ మరుత మరుత వృష్టిమంత వృష్టిమంత ఆప వృష్టిమంత ఇత్రిష్టీమంత ఆప ఇవ ఇవ సద్ధ్రియంచ సద్ధ్రియంచో ధవధ్వే ధవధ్వ ఇతి ధవధ్వే అభిక్రంద క్రందస్తనయ స్తనయ గర్భం గర్భమా ఆధారాహ ధా ఉదన్వత ఉదన్వతరి ఉదన్వతేత్యుదన్వత ప్రదీయ దీయారథేన రథేనేతి రథేన ప్రతిగుంసు సుకర్ష కర్ష విషితం విషితం న్యంచం విషితమితి వీసితం న్యంచకం సమా సమాభవంతు భవంతు ఉద్వత ఉద్వత నిపాదా ఉద్వతేచ్యుత నిపాదావితి నిపాదా త్వంత్యా యాచిత్ చిదచ్యుత అచ్యుతాగ్నే అగ్నే పశు పశుర్న నయవసే యవస ఇది యవసే ధామా హయత్ యత్తే తే అజర అజరవనా వనా వృష్యంతి వృష్యంతి శిక్వస శిక్వస ఇది శిక్వస అగ్నే భూరీణి భూరీణి తవ తవ జాతవేద జాతవేదో దేవ జాతవేద ఇది జాతవేద దేవస్వభావ స్వభావో మృతస్య అభావ ఇది స్వభావ అమృతస్య ధామ ధామేతి ధామ యాశ్చ సమాజా మాయినాహం విశ్వమిన్వ విశ్వమిన్వ త్వే విశ్వమిన్వేతి విశ్వం ఇన్వ త్వే పూర్వీ త్వే ఇతి త్వే పూర్వీ సందధు సందధు పృష్టబంధో సందధురితి సందధు పృష్టబంధో ఇది పృష్టాబంధో ఇవో నః నో వృష్టిం వృష్టిం మరుతః మరుతో రవీధ్వం రవీధ్వం ప్రబిన్వత పిన్వత వృష్ణ వృష్ణో అశ్వస్య అశ్వస్య ధారాహ ధారాది ధారాహ అర్వాణేతేన ఏతేన స్తనయిత్తునా స్తనయిత్తునా తేహి ఇహ్యపః అపో నిషించన్ నిషించన్న అసుర నిషించన్నితి నిషించన్ అసుర పితానః న ఇతినః ఇన్వంత్యపః అపో మరుతః మరుతః సుదానవః సుదానవః పయః సుదానవః ఇతి సుదానవః పయో ఘృతవత్ ఘృతవద్విదథేషు ఘృతవదితి ఘృతావత్ విదథేష్వాభువః ఆభువ ఇత్యాభువః అత్యన్న నమిహే నిహేవి వినయంతి నయంతి వాజినం వాజినముత్సం ఉత్సం దుహంతి దుహంతి స్తనయంతం స్తనయంతమక్షితం అక్షితమిత్యక్షితం ఉదప్రుతో మరుత ఉదప్రుత ఇత్యుదాపృత మరుతస్తాన్ తాగుం ఇయర్త ఇయర్త వృష్టిం వృష్టిం ఏ విశ్వే విశ్వే మరుత మరుతో జునంతి జునంతీతి జునంతి క్రోశాతి గర్దా గర్దా కన్యా కన్యేవ ఇవ తున్నా తున్నా పేరుం పేరుం తుంజానా తుంజానాపత్యా పత్యేవ ఇవ జాయా జాయేతి జాయా ఘృతే నద్యావా పృథివీ ద్యావా పృథివీ మధునా ద్యావా పృథివీ ఇది ద్యావా పృథివీ మధునాసం సముక్షత ముక్షత పయస్వతీ పయస్వతీ కృణత కృణతాప ఆప ఓషధీ ఓషధీరిత్యోషధీ ఊర్జం చరత్ర తత్ర సుమతిం సుమతిం చ సుమతిమితి సుమతిం చ పిన్వథ పిన్వథ యత్ర యత్రానర నరో మరుత మరుత సించథ సించథా మధు మధ్వీ మధు ఉదు ఉత్యం కంచిత్రం చిత్రమితి చిత్రం ఔర్వభృగువచ్చుచిం ఔర్వభృగువదిత్యౌర్వభృగువత్ శుచిమప్నవానవత్ అప్నవానవదా అప్నవానవరిత్యప్నవానావద్ ఆహువే హువ ఇతి హువే అగ్నికం సముద్రవాససం సముద్రవాససమితి సముద్రావాససం ఆసవం సవగం సపితు సవితుర్యథాభృగస్ భృగస్యవ ఇవ భుజిం భుజిం హువే హువ ఇతి హువే అగ్నికం సముద్రవాససం సముద్రవాససమితి సముద్రావాససం హువే వాతస్వనం వాతస్వనం కవిం వాతస్వనమితి వాతాస్వనం కవిం పర్జన్యక్రమ్యం పర్జన్యక్రమ్యగం సహ పర్జన్యక్రమ్యమితి పర్జన్యాక్రమ్యం సహ ఇది సహ అగ్నిగం సముద్రవాససం సముద్రవాససమితి సముద్రావాససం తృతీయకాండే ప్రథమ ప్రశ్న సమాప్తః.